34 ఏకేశ్వర్యప్రదాయని సం ధా ఏకేశ్వర్యప్రదాయని ఇప్తే ప్రేరేతి అంతర్యామిత్వేన సర్వాణితి ఈశ్వరః యః సర్వేషు భూతేషు తిష్ఠన్ యః సర్వాణి భూతాన్యంతరో యమేతి ఇతి శ్రుతే తత్ప్రేర్యమాణానాం జీవానాం భూతశబ్దవాచ్యానాం అజ్ఞానతత్కార్యాంతకరణోపహిత ప్రతిబింబచైతన్యరూపాణాం జాగ్రదాద్యవస్థాభిమానినాం అఖండ బ్రహ్మసాత్కార వేలాయామభేదానుభవాత్ తత్వమసి ఇతి శ్రుతేశ్చ ఏక్మేవాద్వితీయం ఇతి విశేషతత్వాచ్చ వీశ్వరశ్చ ఏకేశ్వరః తస్య భావః తవైక్యం తత్తథా బహుషు విద్యాధననత్సు తేష్వేకో విద్యాధనవానిత్యు తత్రత్య జననిష్ఠ విద్యాభావే తదతిశయ ప్రతీతివత్ ఏకం చ నిరతేయ మణిమాదికామైశ్వర్యం నిసి నేహశ్రేయసం ఏకశ్చాస ప్రదాతితి ప్రదదాతితి వా యద్వా ఏకం మానుషం సర్వోత్కృష్టం సార్వభౌమత్వాది లక్షణం అభ్యుదయ సామాన్యమైశ్వర్యం ప్రదదాతి తవా తథా ఓం ఏకేశ్వర్య ప్రదాయిన్యే నమః ఆం వి పరమాత్మ అంతర్యామియే సర్వప్రాణులను ప్రేరేపించున్నాడు గాన ఈశ్వరుడని చెప్పబడును యహ సర్వేషు భూతేషు తిష్ఠన్ అనుశ్రుతి వలన పరమేశ్వరుడు సర్వభూతములయందు నిండియుండి సర్వభూతములను శాసించు 102 లలితా త్రిశతి భాష్య చున్నాడని తెలియచున్నది ఆ ఇంతర్యామిచే ప్రేరేపింపబడుచున్న భూతశబ్దముచే చెప్పబడుచున్న జీవులందరును అజ్ఞానము తత్కార్యమైన అంతఃకరణముచేనుపహితు లైన చైతన్య ప్రతిబింబ స్వరూపులు అట్టి జీవులు జాగ్రత్ స్వప్న సుషుప్త దశలందు అభిమానము గలవారేయుందుకు అవారు ఏకాకారముగు బ్రహ్మచైతన్య స్వరూపాను భవము పొందు సమయములో ప్రత్యగృహమాత్మికను భవము అభేదానుభవము నొందుదురు ఆ కారణముచేత తత్వమసి తత్పదవాచ్యమైన బ్రహ్మ నీవే అయి ఉన్నావు అను శృతి వలనను ఏకమేవాద్వితీయం తత్పదార్థము ఏకము అద్వితీయము అనగా సజాతీయ విజాతీయ స్వగత భేదరహితము అని విశ్లేషణయుక్తమై యుండుట చేతను ఏకేశ్వరుడనగా అద్వితీయ పరబ్రహ్మయని ద్యోతకమగును తద్భావమును ఏకేశ్వర భావమును ఆ తాను తదైక్య స్థితిని ప్రసాదించునదిగాన జగన్మాత ఏకైశ్వర్య ప్రదాయని సంకీర్తింపబడుచున్నది అవిద్యానూతుడైన జీవుడు అజ్ఞానము వలన స్వస్వరూపమును అనగా బ్రహ్మస్వరూపమును భావమును విస్మరించి పరమేశ్వరుని కంటే భిన్నుడైన జీవుడను భావముతో కొట్టుమిట్టాడును అట్టి జీవునికి ఐశ్వర్యమును ఈశ్వరత్వమునుగ్రహించినదిగాన పరమేశ్వరీయందు ఈ నామ మన్వర్థమని భావము అనేకులు విద్యాధన సంపన్నులైన వారుండగా వారిలో 103 శంకర గ్రంథ రత్నావళి నొకరిని విద్యాధన సంపన్నుడని చెప్పినప్పుడు అచతయున్న వ్యక్తి ఎందలి విద్యాభావము మిగిలిన వారికంటే అతిశయమైనదను విషయము ప్రతీయమానమగును ఆ రీతిగానే పరమేశ్వరి ఏకము నిరతిశయము అణిమ రూపమునైన ఐశ్వర్యమును అనగా నేహశ్రేయసమును ప్రసాదించునదిగాన ఈ నామముచేత స్తోతవ్యురాలగు మహిమాది యూచున్నది యద్వా ముఖ్యము మానుషము సర్వోత్కృష్టము సార్వభౌమత్వాది లక్షణోపేతము అభ్యుదయ సామాన్యమునైన ఐశ్వర్యమును ప్రసాదించునుగాన లలితాపరమేశ్వరి ఏకేశ్వర్యప్రదాయనీయను నామముతో ప్రఖ్యాతయ్యైనది స్లో ఏకాతపత్ర సామ్రాజ్యప్రదా చై కాంతపూజిత ఏధమాన ప్రభా చై జదనేక జగదీశ్వరి